కాటే గిరిం గచ్చ సదాంబే శిరిం పీఠస్య సత్వభిస్తే విశ్వాచాదయావసి సత్వోజితశ్చత్వముదః సర్వా భ్రూణాన్యారుషీ అరాయ్యం బ్రహ్మణస్పతే తీక్ష్ణశృంగో దృఢన్నీః అదో యద్దారుప్లవదే సింధోః పారే అపూరుషం తదారవస్వదుర్ఘణో తేన గచ్చ పరస్పరం యద్ధ ప్రాచీరజ గంధోరో మండూరధానికీ అదా ఇంద్రస్య తత్ర వస్సర్వే బుద్బుదయా తమ హరీమే కామానే తపర్జగ్నిమహృషత దేవేష్క్రధస్రభక ఇమా ఆదధర్షతి అగ్నిం హిందు నో ద్వయ సప్తి మాసు మే వాజిషు తేన జేష్మధనం ధనం యజాగా ఆకరా మహేశేన యాగ్నేతభూత్యా తాన్నో హిన్వమగత్తాయే ఆగ్నే స్థూరం రయింభర పృథుం గోవంతమశ్వినం అంధికం వర్తయా పనిం అగ్నే నక్షత్రమజరమాసూర్యం రోహయో దివి నధజోర్జనేభ్య అగ్నే జేదుర్విషామేష్టముపస్థసత్ గోధా స్తోత్రే భజో దధత్ ఇమానుకం భువనాశీలధామేంద్రస్త విశ్వే దేవాః యజ్ఞం చ నస్తన్వం చ ప్రజాం చాదిత్యైరింద్రస్ సహజీ కృపాతి ఆదిత్యైరింద్రస్ గణో మరుద్భిరస్మాకం భూత్వవిదాతనూనాం అత్వాజ దేవా అసూరాన్యదాయం దేవా దేవత్వమభిరక్షమాణాః సత్యంచ మర్కమనగరం విరాజిత్స్వదామి శిరాంబర్యవశ్యన్ సూర్యో నో దివస్పాదువాదో అంతరిక్షాద్ అగ్నిర్న పార్థివేభ్య జోషా సవితర్యస్య దేహరశ్వతం సవాం అర్హతి వాహినో దిద్యుతః పదంత్యాః చక్షున్నో దేవస్సవితాచక్షున్న ఉత పర్వత చక్షుర్ధాతాదధాతున చక్షున్నో దేహి చక్షుషే చక్షుర్విఖ్యైతనోభ్యాః సంచేదం విచపశ్యేమ సుసందృశం పాభయం ప్రజీపశ్యేమ సూర్య దివశ్యేమ చక్షసః ఉదసౌ సూర్యో అనాదుదయం మామకో భగాః అహం తద్విద్వదాపతిమభ్యసాక్షిరిషాసభిః అహం కేతురహం మూర్ధాహముగ్రావివాచని అమేదనుక్రతుం పతిశ్చేహానాయా ఉపాచరేత్ మమ పుత్రాశ్చతృహణోసో మే దుఃఖితా విరాట్ ఉదాహరస్తి సంజయాపత్యౌ మే శ్లోక ఉత్తమః ఏనేంద్రో హవిషా ఘృత్యభవద్యుమ్నుత్తమః దిగందదగ్నిదేవాసపత్నామిలా భువం అసపత్నాశపద్రగ్నీయంత విభూవరి ఆవృక్షమన్యాసాం వర్చో రాధో అస్తే యసామివ సమాజైషమిమా అహం సపత్నీరభిభూవరీ యథాహమస్య వీరస్య విరాజా నిజనస్య చ తీవ్రస్యాభివాయసో అస్య మాహి సర్వరసాభిహరీ ఇహముంచ ఇంద్రమాత్మా యజమానాథో అన్యే నిరీరమంతుభ్యమిమే సుదాసాః తుభ్యం సుభ్యముసోత్వాంగిరస్వాత్యా ఆహ్వయంతి ఇంద్రేదమద్యమానంజుషాణో విశ్వస్ విద్వా పాహి సోమం యూషతామన సా సోమామస్మై సర్వృతా దేవకామస్సు నోతి ప్రసత్తిమిచ్చారోమస్మై గృణోతి అనస్పష్టోభవత్యేషో అస్యయో అస్మై దేవాన్న శృణోతి సోమం నిరరత్నౌ మఘపాతం దధాతి బ్రహ్మద్విదో హంతనానుదిష్టః అశ్వాయంతో గవ్యంతో వాజయం హవామహే త్వోపగంత బాబు ఆభూషందస్తే సుమతౌ నవాయాం వయమింద్రత్వా సునం భూవేమ మంచామిత్వా రవిషా జీవనాశకమజ్ఞాతయక్ష్మాదుతరారయక్ష్మాద్ గ్రాహ్యజగ్రాహయతి వైదే నంతస్యాయింద్రాగ్నే ప్రమో ముక్తమేనం యరిక్షిరాజర్జతి పాపరే దోజతి మృత్యోరం దిగమ్మేదేవ సమాహరా వినిర్వృతేరుపస్థానస్వార్ఘమేనం సరసారదాయ సహస్రాక్షేణ సతసారదేన సదాయూఢాహమిషాహార్ఘమేనం శరం యథేమం శరదో నీంద్రో విశ్వస్య పాదం సంజీవ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమింద్రాగ్నిసవితా బృహస్పతి శ్వతాయూషాహిషేమం పునర్దుః ఆహార్ఘం త్వాబీజం త్వా పునరాహాః పునర్నవ సర్వాంగ సర్వం తే చక్షు సర్వమాయస్త దేవిదం బ్రహ్మణాగ్నిః సంవిధానో రక్షోహాబాధతామితః అమీ వాయస్తే గర్భం దుర్నామాయోని వాసయే యస్తే గర్భమీ వా దుర్నామాయోని వాసయే అగ్నిష్టం బ్రహ్మణా సరణిష్క్రవ్యాదమనీరసత్ యస్తే హంతి పతయంతం నిషత్సం యస్సరీశృపం జాతం యస్తే జిఘాం సదితమితో నాశయామసి యస్త ఊరో విహరత్యం తదాధం పదీశయే యోనిం యో అంతరాలే హితమితో నాశయామసి స్వాభ్రాతాపతిర్భూత్వాచారో భూత్వాధిపత్యేజిహాంసమితో నాశయామసి స్వస్వప్నే నమసామోహయిత్వా నిపద్యతే ప్రజాంసమితో నాశయామసి అక్షేభ్యాం తేనాశీకాభ్యాం కర్ణాభ్యాం శుభుకాదధి దక్ష్మం శీర్ఘణ్యం వస్తిష్టార్జిహ్వాజాభిర్హామితే దేవాభ్యస్తభుష్ణ్యాభ్యస్తీకసాభ్యో అనూక్యాద్ యక్ష్మం దోషణ్యా అమంసాభ్యాం బాహుభ్యాం విభ్రామిరే ఆంత్రేభ్యస్తే గుదాభ్యోపనిష్టోర్హృదజాదధి యక్ష్మం మదస్రాభ్యాం యక్ష్మప్రాసిభ్యో విభ్రామిరే ఊరుభ్యాం తే అష్టీవద్భ్యాం పార్శ్వేభ్యాం ప్రపదాభ్యాం యక్ష్మం శ్రోణిభ్యాం భాసదాధ్వంసో విబృహామిరే మేహనాత్మనం కరణాన్ లోమభ్యస్తే నఖేభ్యాః యక్ష్మం సర్వస్మాదాత్మనస్తమిదం విబృహామిరే అంగాదంగాల్లోమ్నో లోమ్నో జాతం పర్వణి పర్వణి యక్ష్మం సర్వస్మాదాత్మనస్తమిదం విబృహామిరే అవేహి మనసస్పతే వక్రామ పరశ్చర పరో నిర్వృత్యాచక్షుధా జీవతో మనా భద్రం వై వరం వృణతే భద్రం యుంజంతి దక్షిణం భద్రం వై స్వరే చక్షుర్బుధా జీవతో మనా యదాశసా నిశ్వసా విశసో పారిమజాగ్రతో యత్సమంతా అగ్నిర్విశ్వాన్యపదుష్కృతాన్యదుష్టాన్యారే అస్మద్దాతు యదింద్రబ్రహ్మణ స్మరేభిద్రోహంజరామసి వృధేతానాంగిరసోద్విఢలాం పాత్రంభ్రదః అదైష్మాజాతనామత భూమానాగతోపజయం జాగ్రస్వప్రసంకల్ప పాపోయం విష్మస్తం సరిచ్ఛదు జో నో ద్వేష్టితమిచ్ఛదు దేవాః కపోదగిర్యో జరిచ్ఛం దూతో నిర్వృత్యాధిగమా జగామ తస్మాచ్చామగృణవా మనిష్కృతిం సన్నో భవద్విపదే సంజదుష్పదే శివ కపోదీర్ణో నో అశ్వనాగాదేవాశ్వగుణో గృహేషు అగ్నిర్హి విప్రో జురాం భవిర్నః పరి ఏదిః పక్షిణీ నో మృణగ్ధు ఏదిః పక్షిణీ నర భాగ్యస్మానాష్ట్రాం పదం గృణుతే అగ్నిధారే శం నాగోభ్యస్త పురుషేభ్యస్తాస్తు మానో హింసీదిహదేవాకపోదాః యదోగోపరాజి మోఘమేదజ్జః కపోదః పదమగ్నౌ కృణోతి యస్య దూతః ప్రహీతజేషజే దత్తస్మై యమాయ నమో అస్తు భృత్యవే విశాఖపోదం నుదద ప్రణోదమిషం వదన్ పరిగాన్నాయధ్వం సంజోపయం దోదురి విశ్వాహిత్వాదమూర్ధం ప్రపదాత్పరిష్టః ఋషభం మా సమానానాం సపత్నానాం విరాజయమిం హంకారణం శత్రూణాం పృథివిరాజం గోపదింగవా అహమస్మితపత్రహేంద్రజివారిష్టో అక్షతః అధ సపత్రా మే పదో నిమే సర్వే అభిష్టితా అత్రైవ గోపీ నశ్యామే ఆత్మీ భజ్జయా వాచస్పతే నిషే దేవాంగధామదరంబదార్ అభిఘోరమాగమం విశ్వకర్మే దధాన్నా ఆవస్థిమావో భ్రమావోహం సమీరిం దధే యోగక్షేమం ఆదాజాహం భూజాతముత్తమ ఆవో భూర్ధానమక్రమీ అధస్పదాన్నగుద్వదత మండూకా యువోదకాన్ మండూకా ఉదకాదీవ సుభ్యేనమింద్ర పరిషిచ్యతే మధుత్వం సుతస్య కలశస్య రాజసి త్వం రజంబో రువీరా మునస్కృతిత్వం తపః పరితప్యాజయస్వాహ స్వర్జితం మహీమంధానమంధ సోహవాపహే పరిశక్రం సుతాముప హిమన్నా యజ్ఞమివ బోధ్యాగహ్యస్పృథోజయం తం మధవాదమీపహే సోమస్య రాజ్యోవరుణస్య ధర్మాణి బృహస్పతే రజోమత్యాకుశర్మాణి ర్విధాదక్షలసాంగభక్షయం రదోతో భక్ష్యమాగరం జరాపతిస్తోమం దేవం ప్రథమ సూరిమృగే సుతే సాతే నయద్యాగమం వామృతి విశ్వామిత్రయమలగ్నీగమే బాధశర్మహిమానం రథస్య రుజన్నే స్థనయం ఘోరా దిశస్మృత్యాణాని గృణ్వందే పృథివ్యా రేణుమశ్చన్ సంప్రేరే అనువాదస్ విష్ఠా ఐనం గచ్చంది సమానం నయోడా తాభిః సయుక్తరథం దేవయీయతే స విశ్వస్య భువనస్య రాజా అంతరిక్షే ప్రతిభిరీయమానోన నిమీషతే కథమద్వనాః అపాంసకా ప్రథమజా ఋతా వాక్పస్విజ్జారః కురాభూవ ఆత్మదేవానాం భువనస్య గర్భో యథాపదం జరతి దేవజేషః భూషాజిరస్య దృణ్విరేత రూపం తస్మై వాతాయ హవిషా విధేమ మజో భూర్వాతో అభివాతూస్ర భూర్జస్వతీరోషధీరారీ సంతాం తీవస్వతీర్జీవధన్యాః పిబంతవతోజ పద్మతే రుద్రమృళ యాస్వరూపావిరూపాయేకరూపాయాసామగ్నిరుష్ట్యానామానివేద యా అంగీరదత్తవ శేషదత్వస్థాభ్యః పర్జన్యమహి శర్మ యచ్చ యా దేవేషు తన్వా అమైరాయందయాసాం సోమో విశ్వారూపానివేద అస్మభ్యం వయసా ఇంద్రమానా ప్రజాపతిరింద్రగోష్ఠేరీ ప్రజాపతిర్మహ్యమేదారణో విశ్వైర్దేవైః పితృభిః సంవిధాన శివాశ్రీర్వాణో గోష్ఠమాగస్తాసాం భయం ప్రజయా సంసదేమ విభ్రాగ్రహద్వీపదు సౌమ్యం మధ్వాజర్దధ్యజ్ఞపదామభిహృతం వాతూతోరక్షమనా ప్రజాపురుధా విరాజలి విభ్రాగ్రహత్సుభృతం వాజసాదమన్ధన్వన్ దివో ధరుణే సత్యమర్పీతం అమిత్రహారత్రహాదస్య హంత మంజోదిర్జ్ఞే అసురహాస భద్రః ఇయం శ్రేష్టం జ్యోతిషాం జ్యోతిరుత్తమం విశ్వజిద్ధ నజిదుచ్చతే బృహద్ విశ్వభ్రాద్భ్రాజో మహిదూర్యో దృశభులుప ప్రథే సహభోజో అచ్యూతం లిభ్రాజం జ్యోతిషా స్వా అరగచ్చోరోచనం దివః విశ్వభువనాభృత విశ్వకర్మణా విశ్వదేవ్యావత వంద్యమిడతో నమింద్ర ప్రావసుదారద అశ్రేణో సోమిదోహవం మఖస్యదోధశిరోవత్పచో భారః అగచ్చ సోమినో గృహం వంద్యమింద్రమర్త్యవాసరుధ్నాయ వేణ్యం ముఖశ్రద్ధ్రావణస్య వే త్వంత్యమింద్రసూర్యం పశ్చాసందం పురస్కృతి దేవానాం చిత్తిరోవసనం ఆయాయమనసా సహగామస్వచందవత్పనిం యదూధభిః ఆయాయమ శ్వాధియామం ఘట్టోజారయన్మాఘస్తుదానోభిః ప్రతిదద్భోజావసి ఉషాభస్వస్తమస్సంవర్తయతి వర్తనిం సుజాతతా ఆత్మాహార్షమంతరే ధృవశిష్టాబీజాతలిః నిధస్వా సర్వాత్మద్రాష్టమధిభ్రతతి ైవైవాపచ్చోష్టాః పర్వత ఇవాలీచాదలిః ఇంద్రాజిభేహద్రువస్తిష్టేహ రాష్ట్రమూధారయ ఇమమింద్రో అధీధరధ్రువం ధ్రువేణ హవిషా తస్మై సోమో అధిప్రవత్తస్మాబ్రహ్మణస్పతిః ధ్రువాద్యోర్ధ్రువా పృథివీ ధ్రువాసః పర్వతా ఇమే ధ్రువం విశ్వమిదం జగద్ధ్రువో రాజా విశామయం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం తగింద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషాభిసోమం మృషామసి అథో దయింద్రః కైవలీర్భిషో బలిహృతస్కరత్ అభివర్తేన హవిషాలేనేంద్రో అభివాభృతే తేనాస్మాన్ బ్రహ్మణస్పతేభిరాష్ట్రాయ వర్తయ అభివృత్య సమత్రానభియానోరాదర అభివృతన్యంతం దష్టాభియో నిరస్యతి అభిత్వా దేవస్య పితాభిలోమో అవీవృత అభిత్వా విశ్వా భూతాన్యభివత్తో యథాసి ేంద్రోహమిషాగృత్యభవద్యుమ్రమ్రదక్రిదేవాసవత్నః భువం అసవత్నస్ పత్నాభిరాష్ట్రో విరాసైర్యథాహమేషాం భూతానాం విరాజాధిగణస్య పితా దేవస్సోవధర్మణా దూర్షయుజ్జధ్వం తనుల ేధదుర్మతిం కర్తన భేషజం రావాణముపరేష్మహీయం తే సజోషస వృష్ణే దో వృష్ణ్యం రావాణస్ పితానుగో దేవస్సుపదు ధర్మణా యజమానాయ సంవరే ూనవర్భూనాం బృహన్నవంతభృజనా క్షమాయ విశ్వధాయోస్మం ధేనం న మాతరం ప్రదేవం దేవ్యాధియాభరతాధారవేదనం అవ్యారో వక్షదృషక్ అయముష్ణప్రదే ప్రజుర్హోదా జిజ్ఞాయ నీయతే రథోనయోరభివృతో ఘృణీవాంతేతదిక్మనా అజమగ్నిరోరుష్టమృతాదిభజన్మనః సహసస్తిస్సహీయాన్ దేవో జీవాత మే ఘృతః పదంగమత్తమసూరస్య మాయనా ఘృతా పశ్యంతి మనసా విభస్థితాః సముద్రే అంధః కవచో విచక్షతే మరీచీనాం పదమిచ్ఛంతి భేదసాః పతంగో వాచం మనసా విభర్తి కాంగం ధర్వో వదద్గర్భే అంతః కాంజోరామాణాం స్వర్గం మనీరావృతస్య పదే కవచో నిపాంతి అవశ్యం గోపామణి పద్యమాధమాచపరాచపతిభిస్తరంద్రం సద్విజీస్వీర్వరాణావరీవత్తిభువానేష్వంతః చూషు భాజినం దేవజూతం సహానం తరుణానం దధానాం అనిష్టనేమిం దదాజమాసం స్వస్వజేతార్క్ష్యమిహాహువేమ ఇంద్రస్యేవ రాజిమాజో వారా స్వస్వజేనావభివారుహేమ ఉర్వీర పృథ్వీ బహురేగభీరేమా వామేతౌ మా పరేతౌ రిషావ సర్జశ్చిజ్జస్తవ సా పంచ గృష్టీ సూర్య ఇవ జ్యోతిషావస్తదాన సహస్రదాశ్రదాశ్చరంఘర్మస్వాభరం దేయుపతిర్న సర్యా ఉత్తిష్టతావశరేంద్రస్య భాగమృత్యం యజశ్రాతో జుహోదయజశ్రాతో మమత్తన శ్రాతం భవిరోష్మింద్ర ప్రయాహి జగామసూరో అధ్వరో విమధ్యం పరిద్వాసరే నిధిభిస్తాయ కులవారం రాజపాదిం చరంతం శ్రాతం మన్యభూధని శ్రాతమగ్నో శ్రాతం మన్యేత ధృతం నవీయః మాధ్యం దినస్య తవ నశ్చ దద్నః పిపేంద్రవజ్రంగురుగజ్జుషాణః రథరాహిరే మరుః దసగ్రాంజేష్టస్తే దుష్పాజిహ రాజిరస్తు ఇంద్రాభరదక్షీణే నామసో రిపతి సింధో నామసి రేవతీనాం రగోణ భీమః కూచలోకే హృష్టాః పరావతాజగంధా పరస్యాః శృగం సంసాయ పవీంద్రజిగ్మం విశత్రోన్తాఢిర్విరుధోరుదస్వ ఇంద్రక్షత్రమభిపామోజోజాయ యథా ఋషభజ ఋషణీనా అపాదోజనమిత్రయం దాభులం దేవేభ్యో అగ్రణోదోతం ప్రథశ్చయశ్చ సప్రథశ్చ నామానుష్టుభశ్చ హవిషో హవిర్యత్ ధాతుర్జితానాస్త విదుష్ట విష్ణో రథం తరమాజ భారావశిష్టః అవిందంతే హరిహి సంవిరాసీత్ యజ్ఞస్య ధామ పరమం గుహాయత్ భారద్రాస్త విదుష్ట విష్ణో భరద్వాజో బృహదాచక్రే అగ్నేః భారద్రాస విదుష్ట విష్ణోరా సూర్యాదభరం బృహస్పతిర్నయతు దుర్గాదిరపునర్నయమన్మ శ్రీపదశస్తిమపదర్మలిం ఘన్మథా కరణ్యజాయ సంయో నరాసంహారావత ప్రజాదే సన్నో అస్మిన్ జాజో హవేషు క్షిపదశస్తిమపాదుర్మతిం ఘన్నదాగదత్యజమానాయ సంయోః సమర్మోర్ధారమధురక్షసోరే బ్రహ్మద్విషశ్వరవేహన్నవావు క్షిపదశస్తిమపాదుర్మతిం ఘన్నదాగదత్యజమానాయ సంయోః అపశ్యన్ పారసారేనం తపసో ధాతం తపసో విభూతం ఇహ ప్రజాభిహృదయం ప్రజాయస్వ ప్రజయా పుత్రకామ అపశ్యన్ పామనసారీధ్యానాం స్వాయా తనో నిత్యేనాధమానా ప్రజయా పుత్రకామే అహం గర్భవదామోషాదీష్ం విశ్వేష్ంద అహం ప్రజాజనయం పృథివ్యామహం జనిభ్యో అపరీషు పుత్రాన్ విష్ణర్జోనిం కల్పయతు త్వష్టా రూపాణి వింశతు ఆసిం ప్రజాపాదర్భాత గర్భం దాదు గర్భం దేహి దినేవాదిగర్భం దేహి దరస్వతి గర్భం దే అశ్వినౌ దేవాధత్తాముష్కరస్వరా హిరణ్యయీ అరణీయం నిర్మంతరో అశ్వినా తంతే గర్భం భవామహేద సమే మాసి సూతవే హస్తే మే పుత్రకామాయే పుమాన్ యథేయం పృథివీమర్భమాదే ఏం గర్భమాధే హిదే మాసి సూతవే కృష్ణాశ్రేష్ట రూపేణ్యాం గభీన్యా ఉమాత్రే హిదే భాసి సూతవే మహిత్రీరామోస్తం మిత్రం రాజర్షం వరుణస్ నైరేరామాచరణాధ్వసువారణేషు ఈశే రిపురఘనం సహ యస్మై పుత్రాసోదీవసే మర్యాయ జ్యోతిర్యచ్చస్రం ఆధావాదు భేషజం సంభుమయో భురో హృదే ప్రణాయోంషిదాషత్ ఉదవారీన బుధభ్రాతోదన సఖా సనో జీవాత వే గృధి తదతో వాదతే గృహే ఏ మృగస్ నిర్ఘిత తో నో దేహి దీవసే ప్రాగ్జే పాత మీరజ పృఢభాజక్షితీనా సర పరిషద దిద్విడా పరస్ పరావరస్తిరోధన్వాదిరోచతే సర పరిషద దిద్విడా యో రక్షాంసిజోర్వాదివిడా శుక్రేణ సోదిషా సర పరిషద దిద్విడా యో విశ్వాభివర్శది భువనాశం తమశ్యాది సర పరిషద దిద్విడా యో అస్య పారేణ శుక్రో అగ్నిరజాయత సనః పర్షద దిద్విషాః అనేకవంత భూతయేగ్నిర్భిర్హవామహే సనః పర్షద దిద్విషాః త్రిణూణం జాత వేద తపస్వం వినోద భాజినం ఇదం నా బర్హిరాదే అస్య ప్రజాతవేదసో విప్రవీరస్య వీరుడాః మహీమీయన్మిషక్షుగణిం జాతుచో జాతవేదసో దేవత్రాహవ్యవహరీః సాభిర్నో యజ్ఞమిన్వతు ఆదయంగో కృష్ణీరక్రమీదతన్మాతరం పురః ఇతరం చ ప్రయం స్వాహ అంతశ్చరనిరోధనాస్య ప్రాణాదపానదీ వ్యాఖ్యం మహిషో దివం త్రింశద్ధామవిరాజ దివాక్మాసంగాయ ధీయతే ప్రజివస్తోరహద్యుభిః ఋతం చ సత్యం చాభిర్ధాత్తపసోజాయత తదోరాజాయత తదః సముద్రో అన్నవః సముద్రాదన్నవాదీరం వత్సరో అజాయత అహోరాత్రాణి విదధద్విశ్వస్య విషదో వశీ సూర్యాచంద్రవసో ధాతారథా పూర్వమకల్పయత్ దివం చ పృథివీంతరిక్షవసో స్వాహ సంసమిద్యోపదేర్షన్నగ్నే విశ్వాంజయా ఇళస్పదే సమిధ్యసేతనోపశూన్యభర సంగచ్చధ్వంసం వాదధ్వంసం భోమనాం శ్రియానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానా ఉపాసతే సమానామంత్రస్తమీతి సమానీ సమానం మనస్సహ చిత్తమేఘా సమానం మంత్రమభిమంత్రయేవ సమానేన భోహమిషాజుహోమి సమానీ వాగోతిస్తమానా హృదయాని వః సమానమస్సు భోమనోజసా భస్సు సహాసీ సంజ్ఞానముసలావద సంజ్ఞానం వరుణోవదత్ సంజ్ఞానమిందశ్చాగ్నిశ్చ సంజ్ఞానం సవితావదత్ సంజ్ఞానం భస్వేభ్యః సంజ్ఞానవరణేభ్యః సంజ్ఞానమశ్వినా ఇవమిహాస్మా సునియచ్చతాం యక్కక్రీవాం సంవరణం పుత్రో అంగీరసాం భవేత్ తేన నోద్య విశ్వే దేవాః సంప్రియాం సమజీయన్ సంభావనాం సిజానతాం సమాగో ధర్మనామసి అసౌయో వివరామరసం సమావర్తయామసి నైర్హస్యం ధేనాదరణం పరివర్తే సుజద్ధవిః తేనా మిత్రాణాం బాహూన్భవిషాశోషయామసి పరివర్త్మాన్యేషామిన్ద్రః పూరాజలస్రాదుః ఏషాంబో అగ్నిరద్ధానామగ్నిమూఢానామింద్రో హంతు వరం వరం ఐషో నక్ష్యవృడాజినం హరిణస్య ధియం యథా పరాం అమిత్రాం వైషత్వర్వాజీ గౌరుపాజాతు రాధ్వరాణాం పదేవసో ధర్వరేణ్యక్రతో తుభ్యం గాయత్ర మృచ్యతే గోకామో అన్నకామః ప్రజాకామముదకశ్యపః భూతం భవిష్యత్వస్తౌ దివః బ్రహ్మైకమక్షరం బహుబ్రహ్మైకమక్షరం యదక్షరం భూతకృతం విశ్వే దేవా ఉపాసతే మహర్నిమస్య గోత్రారం జమనగ్నిరకుర్వతం జమనగ్నిరాప్యాయతే ఛందోభిశ్చ దురుత్తారైః రాజా సోమస్య భక్షేణ బ్రహ్మణా వీర్యావతా శివానః ప్రతిశోదితః సత్యానః ప్రతిశోదితాః అజోయత్తే జ్యోతదృశ్యే శుక్రం జ్యోతిః పరో గుహాః యద్విష్టస్యాపస్తౌతి సత్యం బ్రహ్మచరాచరం ధ్రువం బ్రహ్మచరాచరం త్ర్యాయుషం దమలగ్నేః కశ్యాపశ్చత్రయాయుషమగస్త్యశ్చత్రయాయుషం యద్దేవానాం త్ర్యాయుషం దన్వే అస్తత్ర్యాయుషం సర్వమస్తు తదాయుషం ఫలాయుషం తత్సంయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపాదయే దీవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వంజీ గాతుభేరం ధన్నో అస్తు జ్వరేషం జగత్పతయే అగ్నిర్వై దేవానామవమో విష్ణుః పరమః అదో యందారుప్లవదే సింధోః పారేణావోషుషం తదానాభస్వదుర్హరోదేన గచ్చ పరస్తరం యద్భ్రాజీరజ గంధోరో మండూరధానికీః హతా ఇంద్రస్య తత్రాభ సర్వే ఉద్భుతయా సవః పరిమేఘామానేఘమర్యగ్నిమాహృషత దేవేష్మిద్ధోరౌద్యోదక్షాజన్వాజనృషి ృష్ణాంజనేోజన్యోడాం బృహద పితుర్జా ఊర్ధ్వం భానం సూర్యస్వస్థభాజం దివో వసూభిరరజర్విభాది భద్రో భద్రజాతమాన ఆగాత్సురాణం జానో అభ్యేది పశ్చాత్ ప్రకేతైర్భిరగ్నిర్విదిష్టన్ృతద్భిర్వర్ణైరీరామదక్షిణాచీకితేన సంజాన ప్రాచీనవాదిత్యానోదపశ్చాక్యాదిద్వసవోధీర్యాదిద్ష్మానీతో అభయం జ్యోతిర సతమోత్సవక్షీయమానం విపశ్చితం పితరం వక్వానాం వదంతం పిత్రోరుపస్థేతం రోదీవృతం సత్యవాదం అక్షరే పరమేభ్యో మన్యస్మిన్ దేవాధివిశ్వే నిషేధో యన్నవేదృతాకరిష్యయ్యైతద్విదుస్తే సమాసలే భద్రన్నోపి వాదయమనాః శాంతా పృథివీ శివమంతరిక్షం జోర్నో దేవ్యభయన్నో అస్తు శివాదిశ ప్రతిశ బుద్ధిశో నాపో విద్యుదః పరివాంతు సర్వతః శాంతిశ్శాంతిశ్శాంతిః వాంగ్మే మనసి ప్రతిష్ఠిత మనో మే వాచి ప్రతిష్ఠిత భావిర్మయేధి వేదస్య మహానీర్థ శ్రుతం మే మా ప్రహాసీః అనేనాధీతేనాహోరాత్రాన్ సందధామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మాపవదు తద్భక్తారమవదు పవదు మామవదు భక్తారమవదు భక్తారం ఓం శాంతి శాంతి శాంతిః విశ్వేశ్వరాయ నమః విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ శరణం భవభూతేశ కరుణాకర శంకర హరశంభో మహాదేవ విశ్వేశామరవల్లభ శివ శంకర సర్వాత్మన్ నీలకంఠ నమోస్తుతే మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః ఉగ్రాయోగ్రాధనాథాయ భీమాయ భజహారిణే ఈశానాయ నమస్తుభ్యం పశూనాం వదజే నమః ఏతాని శివనామాని మండలాంతేణుయపథేర్ నాస్తి మృత్యుభయం తస్య పాపలోకాది కించన యజ్ఞేశాచ్యుత గోవింద మాధవానంద కేశవ కృష్ణ విష్ణోహృషీకేశ వాసుదేవ నమోస్తుతే కృష్ణాయ గోపినాథాయ చక్రిణే మురవైరిణే రుక్మిణీశాయ నాథాయ యదూనాం పదజే నమః దశ సప్త చ నామాని మండలాంతేషు యః పఠేత్. స శివస్య పదం గత్వా శివలోకే మహీయతే. స విష్ణోశ్చ పదం గత్వా విష్ణులోకే మహీయతే. శివ శంకర విఘ్నేశ్వర విఠల ముకుంద వామన వాసుదేవా. యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం ద్విజద్భవేత్. తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. విసర్గబిందు మాత్రాని పదపాదాక్షరాణి చ నూనాది చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమా. నూనాతిరిక్తం సర్వం సుగుణమస్తు.